జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం లక్ష్మణస్వామి రామచంద్రస్వామి పాదములను గట్టిగా పట్టుకొని నన్ను కూడా వనానికి రావటానికి అనుమతించండి, మీ వెంట సేవ చేసుకుంటాను అంటూ సీతామహాదేవిని చూస్తూ పలికాడు శరణాగతి ద్వయమంత్రార్థము చెప్పుకున్నాం. ఇక ఆ తరువాత ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఆయన కైంకర్య ప్రార్థనమేవ ఆహ. కైంకర్య ప్రార్థన, నేను మీకు కైంకర్యం చేయాలి అని సేవను, అది ఒక గౌరవ పదము అన్నమాట కైంకర్యము అనేటటువంటిది. అది ఈనాడు ఏమైపోయిందనంటే ఒక వ్యతిరేకార్థంలో మారిపోయింది. ఆ కైంకర్యం చేసేసాడంటారు, కైంకర్యం అయిపోయిందంటారు. అంటే ఏదన్నా ఎగ్గొట్టేసినా ఇవ్వకుండా, ఇలాంటివన్నీ స్కాముల్లో తినేసినా ఇలా తయారైపోయిందన్నమాట ఆ పదం వాడుక. కానీ కైంకర్యం అని అంటే కింకరస్య భావం, ఏమాత్రము కూడా జీతము భత్యము తీసుకోకుండా చేసేటటువంటిది సేవ. దానికి ఈనాడు ఇలా మారిపోయింది కాలానుగుణంగా. మరి అలా పోతూ ఉంటే మనమేం చేయలేం కదా, ఒక వ్యక్తి చేసేది కాదు, అది వ్యవస్థలో నడిచిపోతూ ఉంటాయి అలా. ఇక కైంకర్య ప్రార్థన, కైంకర్యం కూడా నేను చేస్తానని ప్రార్థించాలి పరమాత్మని. భక్తుడైనటువంటి వాడు, ఇది పరమాత్మ భక్తుల యొక్క అనుసంధానం, ఇది భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బారు భక్తి మాత్రం కాదండి. ఇది ఆ అనుసంధానమైనటువంటిది ఒక ప్రేమ. ఆ భగవంతుని యందు ప్రేమ కలిగితే చేస్తాను అని అడగాలి, నోరు తెరిచి అడిగి నేను చేస్తానని చెయ్యాలి. అంతే తప్ప ఆయనే చేసుకుంటాళ్లే, ఆయనే చేయించుకుంటాళ్లే అనేవాళ్ళు చాలామంది తయారైపోయారు. నిజమే, ఆయనే చేసుకుంటాడు ఆయనే చేయించుకుంటాడు అనే దశకి మనము చేరితే ఆయనే పెడతాళ్లే, అప్పుడే తిందాములే అని ఊరుకుంటామా? ఏమి ఊరుకోం, మనకి మాత్రం అన్నీ కావాలి. భగవంతుడు సేవ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనే చేయించుకుంటాడు, ఆయనే చేయించుకుంటాడు అనే భావం ఉండాలే. కానీ మన చైతన్యం ఉన్నందువలన మనము జీవులము కనుక చెయ్యాలి, చేయటానికి ప్రయత్నించాలి. ఆ చేసేది ఆయన ఇష్ట ప్రకారం చెయ్యాలి. అది ఈ కొంచెం తేడా ఉంటుంది దీంట్లో. అది గమనిస్తే అది అసలు అవగాహన చేసుకోవాల్సిందైనా అర్థం చేసుకోవాల్సిందైనా ఇలాంటివే. మిగిలినవంతా మామూలుగా సామాన్యంగా కామన్గా జరిగిపోయాయే. ఈ శరణాగతి, ప్రపత్తి, భక్తుడు, భగవంతుడు, ఆళ్వార్లు, వాల్మీకి మహర్షి వీళ్ళందరూ చెప్పిన ఇవే. ప్రధానంగా వాల్మీకి మహర్షి ఇలా చెప్తాడు, వ్యాస మహర్షి జ్ఞానానికి ఎక్కువ ప్రధానమిస్తాడు ఆయన చెప్పే అన్నీ కూడా. మరి అది ఒక పెద్ద తేడా ఉంది. అందుకే సామాన్యంగా వాల్మీకి మహర్షిని మన ప్రాంతం వాడే అని అంటుంటారు. మన ప్రాంతం అనేటప్పటికీ మన ఆంధ్ర ఈ ప్రాంతము ఇక్కడి వాడే ఈయన. ఇటు దక్షిణ ప్రాంతం అంతా కూడా ఒకటిగానే ఉండేదప్పుడు ఈ ఆళ్వార్ల భావాలు కానీ వాల్మీకి మహర్షి నుంచే వచ్చినాయి అసలు అన్నీ కూడా. ప్రధానంగా వాల్మీకి ముందు వేదము అనేది అది ఉత్తర దేశందే, ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటిది. దక్షిణ దేశాన్ని ఎవరో వేదమంత్రాలు చెప్పినట్టు మనకి కనిపించదు మరి వాటిల్లో. అందరూ ఉత్తర దేశం, ఇంకా ఇంకపోతే భాగమంతా కూడా ఇప్పుడు ఒక భారతదేశం ఒక్కటే కాదు, ఆ ఉత్తర ప్రాంతము ఎంతో భాగం వేదాలు చెప్పినటువంటి ఋషులు నివసించారు. ఇప్పుడు ఆ పాకిస్తాన్ కానీ, అటు ఇంకా ముందుకు పోతే ఇటు ప్రక్కకి, ఇటు తూర్పుకు పోతే అటు బంగ్లాదేశ్ కానీ, ఇంకా పోతే రష్యా, చైనా అనే దేశాలు, ఆ రుచి కానీ అటు పేర్లు ఉండే పూర్వం, చైనా పరమ చైనా అంటూ అటు పేర్లు రామాయణంలో కనపడతాయి. మరి ఆ కాలానికి మరి ఆ పేర్లతో ఉండి ఋషులు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. కనుక సంస్కృత భాష పరిఢవిల్లిన వేదాలన్నీ అటైతే ఇటు వచ్చేటప్పటికీ లౌకికమైన సాహిత్యములో ప్రప్రథమముగా వాల్మీకి మహర్షి రాసినటువంటిదే ఆదికావ్యమైంది రామచరిత్ర. ఇదే భక్తికి కానీ ఇటువంటి భగవద్ విషయానికి అన్నింటికీ కూడా మూల బీజములు వాల్మీకి రామాయణంలో ఉన్నాయి, వేదములలో ఉన్నాయని చెబుతారు. వేదము యొక్క గొప్పతనమే తక్క అదేమి ఈ విధంగా ఉపయోగపడింది కాదు, కానీ దాన్ని ఏదో పోషించుకోవటానికి చెప్తుంటారు. కాదనాల్సిన అవసరం మనకేమి లేదు, కానీ ఇది ఉందని మనం తెలుసుకుంటే పరమానందం. వాల్మీకి మహర్షిలోనే ఉన్నవి బీజాలన్నీ. కనుక ఇటు ప్రక్కనే ఆయన ఇటువంటి ఈదరివాడే అనే మనకి తెలుస్తూ ఉంటుంది అసలు ఆయన రచన ద్వారా. కనుక అంతటి గొప్ప విషయం అది. కైంకర్యము అంటే అలా సేవ అది ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏం చేస్తావు నువ్వు ఏమిటి అని అంటే, ఎది గంతుం కృతా బుద్ధిర్వనం మృగగజాయుతం అహం త్వా అనుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః మయా సమేతో అరణ్యాని బహూని విచరిష్యసి పక్షిభిర్మృగయూధైశ్చ సంఘుష్టాని సమంతతః. నేను వనం వస్తానయ్యా మీతో పాటుగా, త్వం అనుగమిష్యామి మిమ్మల్ని అనుసరించి వస్తూ ఉంటా, అనుసరించి వస్తానే కానీ అగ్రే ధనుర్ధరః అంటే భావములో మీరేది చెబితే అది అనుసరిస్తాను, ముందు నేను నడుస్తా, అగ్రే ముందు నడుస్తా. ఎలా? ధనుర్ధరః ధనుస్సును ధరించి నేను ముందు నడుస్తూ ఉంటా సుమా. అలా అరణ్యంలో మీరు హాయిగా విహరిస్తూ ఉండండి. విహరిష్యసి అంటూ ఉన్నాడు. మీరు విచరిష్యసి విహరిష్యసి చక్కగా ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా ఒక విహారములాగా వన విహారములాగా ఉండాలి మీకు. రక్షణ భారం అంతా నాది. మృగములు ఎన్నో మరి భయంకర మృగాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా రానియకుండా దుష్ట మృగ శంకాతత్ర సావధానో గమిష్యామి ముందే నడుస్తూ ఉంటానయ్యా, మీకు ముందు నడిచి నేను సేవ చేసుకుంటూ ఉంటా. మృగములు పక్షులు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. పక్షులు కూడా పెద్ద పెద్ద పక్షులు, అవి భయంకరమైన పక్షులే. మనిషి కంటే పెద్ద పక్షులు ఉండేవి అప్పుడు. ఆ జాతులు నిన్న మొన్న ఎక్కడో మనకి ఆ టీవీల్లో వాటిల్లో చూపిస్తున్నారు, ఈ వాట్సాపుల్లో కూడా. భద్రాచలం మీద ఒక పెద్ద పక్షి వచ్చింది అని, అది ఏ జాతి పక్షో ఏంటో తెలియట్లేదు అంటున్నారు. మనకి జటాయువు కూడా పెద్ద పక్షి, తెలిసిన పక్షే కదా. ఆ జటాయువు దశరథుని స్నేహితుడునని రామునికి తోడుగా ఉంటాను అన్నాడు, కానీ లేకపోతే పెద్ద రాక్షసుడంతా. మరి ఆయన కూడా భక్షించేవాడైతే మరి ఆయన కూడా ఈయన వైరిగా భావించాల్సి వచ్చేది. అంతంత పక్షులు జలచరాలు పెద్ద పెద్ద ఉండే అప్పుడంతా ప్రకృతి. మరి మానవులు ఇంత పెరగలేదు, జనారణ్యము కాలేదు. చెట్లు కొండలు నదులు పర్వతాలు మరి అక్కడ ఎవరు ప్లాట్లేసి అమ్మలేదు. ఆ కాలంలో అలా చేసి ఉండలేదు. కనుక పెద్ద పెద్ద జంతువులు ఉండేవి మహాభయంకరంగా. నేల మీద నడిచే జంతువులు, నీటిలో జంతువులు, పొట్టతో పాకే జంతువులు, నాలుగు కాళ్ళతో నడిచే జంతువులు, రెండు కాళ్ళతో నడిచే జంతువులు, ఎన్ని రకాలు అప్పుడు. మరి వీటన్నింటి నుండి కూడా రక్షణ ఆ భారము నాది. అగ్రే ధనుర్ధరః ముందు నడుస్తూ ఉంటాను. మీరు విహారము హాయిగా ఒక విహారంలాగా ఉంటుంది మీకు. ఇక నేను నాకు ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. నేను కోరేదంటూ ఏమీ లేదు. నన్ను మీరు పోషించాల్సిన అవసరం కూడా లేదు. అడవులకు వచ్చినప్పుడు నన్ను ఏదో మేమిద్దరమే వెళ్తే ఏదో మేము తింటాము భార్యాభర్తలమి, మళ్ళీ వీడు వస్తే వీడికి ఏమన్నా పెట్టాలని అనుకుంటారా? అలా ఏమి అవసరం లేదు. నాకు మీరు పెట్టవసరం లేదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీకే పెడతా. మీరు ఉన్నటువంటిదే నాకు లోకమైంది. వేరే లోకం నాకు లేదు. నదేవ లోకాక్రమణం నామరత్వమహం వృణే ఐశ్వర్యం వాపి లోకానాం కామయేనత్వయా వినా. రామా, నీవు లేనిది నాకేమీ అవసరం లేదయ్యా. నీవు లేకుండా నేను దేనిని కోరను? నా దేవలోకాక్రమణం, దేవలోకము నాకు అవసరం లేదు. దేవలోకము అని అంటే దేవానాం పూర్హు అయోధ్యా అని ఒక మంత్రం అది. ఆ పూర్ దేవానాం పూర్ అయోధ్య. మరి అయోధ్య అనేది దేవతల పురము అంటే పరమ పదానికి పేరు. ఈ అయోధ్య నాకు అవసరం లేదు, ఆ అయోధ్య నాకు అవసరం లేదు. నేను కోరటం లేదు. అది నా అమరత్వం. నాకు అమరత్వం, చావు లేనటువంటి దేవత్వం ఉన్నదే, అది నాకు అవసరం లేదు. నీకు కావాల్సింది ఏమిటంటే కైంకర్యం వినాకృతం మోక్షమపి నా వాంఛామి, నీ సేవ నేను చేసుకుంటా, నాకు మోక్షం కూడా అవసరం లేదు అంటూ ఉన్నాడు లక్ష్మణస్వామి. అందుకే సరైన భక్తులు అయితే మోక్షాన్ని కోరరండి అంటారు. పరమాత్మ సన్నిధి అక్కడేమిటి ఇక్కడేమిటి, అత్ర పరత్ర చాపి అంటూ ఉంటారు ఆళ్ళవార్లందరూ ఇదే మాట అన్నారు. ఎక్కడైనా ఉంచు మమ్మల్ని, అక్కడైనా ఉంచు, ఎక్కడుంటే మాకేమిటి. దివివా భువివా మమాస్తు వాసో నరకేవ నరకాంతక ప్రకామం. కులశేఖరాళ్ళ వారు ముకుందమాల అతి మృదు మధురమైనటువంటిది, చాలా తేలికగా తెలిసేటటువంటిది, మంచి మెత్తని పదములతో, మృదు అంటే మెత్తని పదాలు, మరి ఆయన వాడిని ఏమి కఠినమైనటువంటి పరుషాక్షరాలు కూడా లేవు, భావం కూడా అంత తేలిక. అటువంటి ముకుందమాల 40 శ్లోకాలు అద్భుతమైనటువంటి స్తోత్రము. ముకుందునికి మాల ఒక దండలాంటిది, పూలదండలాంటి మెత్తని పూలదండలాంటిది ఆయన అర్పించాడు ముకుందుడికి. మనం కూడా దాన్ని కంఠహారంగా చేసుకుంటే పరమాత్మ ప్రసాదంగా, ఆళ్ళవారు ప్రసాదంగా ఎంతో బాగుంటుంది మధురంగా. దాంట్లో ఆయన అంటాడు, దివివా అభువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక, ఓ నరకాసురుడిని సంహరించిన స్వామి కృష్ణ నన్ను ఎక్కడైనా ఉంచు, దివివా స్వర్గంలో ఉంచు ఉంటా, భువివా భూమిలో భూలోకంలో ఉంచు ఉంటా, నరకేవా లేదు నరకంలో పడేస్తానంటావు పడే, నీ ఇష్టం, నేనేం కాదంటలా, ఇది ప్రకామం ఇచ్ఛాపూర్తిగా చెబుతూ ఉన్నా తప్ప పై పై మాట కాదు. నేను చెప్పేది నా ఇచ్ఛాపూర్తిగా నేను యథార్థంగా చెబుతూ ఉన్నా. మరి ఏమిటయ్యా, మరి నువ్వు కోరేది ఏమిటి. అవధీడిత శారదార విందౌ చరణౌతే మరణేపి చింతయామి. ఆ శారద అరవిందములు చరకాలమునందలి పద్మములు ఉంటాయి, బాగా వికసించి ఉంటాయి. ఆ వికసించి ఉన్నటువంటి సహస్ర దళములు కలిగిన పద్మముల వంటి నీ పాదములు అవి మరణేపి చింతయామి, చచ్చిపోయేటప్పుడైనా సరే తలంచుకుంటా. నరకంలో బాధలు పడలేక లేక దేవలోకంలో ఆ సుఖాలు అనుభవించి మర్చిపోయినా లేదు, ఎక్కడ ఉన్నా సరే మరణము ఎక్కడైనా తప్పదు కదా. నరకంలో మరణం అంటే ఏంటి, దాని నుంచి అవతలకు తోసేస్తారు మళ్ళీ భూలోకానికి. స్వర్గము నుంచి అయినా అంతే, తోసేస్తారు భూలోకానికి. భూమి మీదకి వచ్చిన తర్వాత అయినా శరీరాన్ని విడిచిపెట్టాలి. ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరానికి పోతూ ఉండటమే మరణం అంటే. జీవుడికి వేరే మరణమేం లేదు. అదిగో అలా ఏదో ఒక సమయంలో చింతయామి, నేను తలంచుకుంటానయ్యా చాలు కదా, నాకు అది చాలు, ఆ భాగ్యం ప్రసాదించు అంటూ ఉన్నాడు ఆయన. అది అలాగే నాకు దేవలోకం వద్దు, మోక్షం వద్దు, అమరత్వం వద్దు, నీ కైంకర్యమేనయ్యా నాకు కావలసి వచ్చినటువంటిది. అదే నాకు త్రిలోకాధిపతిత్వము, బ్రహ్మాధిపతిత్వం కూడా నాకు అవసరం లేదు సుమా. కమయే నత్వయా వినా, మరి ఏమిటయ్యా నువ్వు కోరేది అని అంటే, త్వయా నీవు లేనిది నాకు అవసరం లేదు, నువ్వెక్కడుంటే నేను అక్కడే, ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నీ సేవను చేసుకుంటూ ఉంటా, ఇది నాకు కావాలి. ఇది అండి జరామరణ మోక్షములు. అవి అంటే ముసలితనం అవసరం లేకుండా, సావు లేకుండా మోక్షం నాకు ఇవ్వని అంటలేదు ఆయన. త్రిలోకాధిపత్యం అవసరం లేదంటున్నాడు. ఏదైనా సరే అవరోహణ క్రమేణ ఆరోహణ క్రమేణ అంటూ ఉన్నారంటే, కింద నుంచి పైకైనా పైనుంచి కిందకైనా గొప్ప గొప్ప సుఖాలు నాకు అవసరం లేదు, అతి నీచమైన దశలు నాకు ఏ లోకాలు, ఈ కింద లోకాలు నాకు అవసరం లేదు, పై లోకాలు నాకు అవసరం లేదు, నేను కోరేది నీ కైంకర్యమే, నీ సేవ, ఇదే నేను కోరుతూ ఉన్నాను అంటున్నాడు ఆయన. దీనికే నువ్వు అనుజ్ఞయి చాలు, నీ కటాక్షం, నీ ప్రసాదం, నీ దయ, నీ వాల్లభ్యం, ఇన్ని రకాలుగా ప్రార్థన చేశాడండి లక్ష్మణస్వామి. ఇది ఏవం బ్రువాణ సౌమిత్రి వనవాసాయ నిశ్చిత రామేణ బహుభిస్ సాంతవైర్నిషిద్ధ పునరబ్రవీతో. ఇన్ని రకాలుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఇంకా తర్వాత చూద్దాం రామచంద్రస్వామి ఎలా ఏం చేస్తాడో, మరి ఈయన ఏమంటూ ఉంటాడో ఇంకా ముందు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.